నా గొంతులో పలికే గీతం నీవే, నా గుండెలో వెలిగే దీపం నీవే, నా గొంతులో పలికే గీతం నీవే, నా ప్రాణనాథుడా నా యేసుదేవుడా, నా ప్రాణనాథుడా నా యేసుదేవుడా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా గుండెలో వెలిగే దీపం నీవే. ప్రార్థించుట నాకు నేర్పు, మోషేవలే మనవి చేయ నాకు నేర్పు, ప్రవక్తలు ప్రార్థించిన రీతి నేర్పు, శ్రేష్టమైన ప్రార్థన నాకు నేర్పు. ప్రార్థన వినడి ఓ పావన ప్రభువా, ప్రార్థన వినడి ఓ పావన ప్రభువా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా గుండెలో వెలిగే దీపం నీవే, నా గొంతులో పలికే గీతం నీవే, నా గుండెలో వెలిగే దీపం నీవే. ప్రార్థించుట నాకు నేర్పు, గెత్సేమని ప్రార్థన నాకు నేర్పు, కరములెత్తి ప్రార్థించుట నాకు నేర్పు, కన్నీటితో ప్రార్థించుట నాకు నేర్పు. ప్రార్థన వినడి ఓ పావన ప్రభువా, ప్రార్థన వినడి ఓ పావన ప్రభువా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా గుండెలో వెలిగే దీపం నీవే, నా గొంతులో పలికే గీతం నీవే, నా గుండెలో వెలిగే దీపం నీవే, నా గొంతులో పలికే గీతం నీవే, నా ప్రాణనాథుడా నా యేసుదేవుడా, నా ప్రాణనాథుడా నా యేసుదేవుడా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా యేసయ్యా, నా గుండెలో వెలిగే దీపం నీవే, నా గొంతులో పలికే గీతం నీవే, నా గుండెలో వెలిగే దీపం నీవే. ఆ